రసగుల్లా పులుపుల పిల్లా కొసరెను నిలువెల్ల మాపటి కల్లా అదిరను రసగుల్లా పులుపుల పిల్లా కొసరెను నిలువెల్ల మాపటి కల్లా ఒక చలువ అద్దంలా నిన్నే చూశానే, నీ ఎదుటే నిలిచి నిన్ననే చూశానే. కచ్చిపండు తడుకంత పరిచావమ్మో, పచ్చిపెండు సొగసంత పరువాలమ్మో. నిలువవే ఊరించే మగువా, నేర్రెచ్చిపోయే ముందే చూపు తెగువా. తడబడుతున్నావే తడుగా, నీవయ్యారలే ఒలి చేస్తా చిలక. ఒక చలువ అద్దంలా నిన్నే చూశానే, నీ ఎదుటే నిలిచి నిన్ననే చూశానే. నేనే ని ప్యారి చేస్తా కచ్చేరి వేడి చేసి